దైత్యవాసిలోకరక్షకం అనాయకైక నాయకం వినాశితే దైత్యకం నాశుభాషు నాశకం నమామి తం వినాయకం. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. నచేతరాతి భీకరం నమోదితార్క భాస్వరం నమత్సురాలి నిర్జరం నటాదితాపదుత్తరం సురేశ్వరం నిధేశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. శంకరం నిరస్తైత్యకుంజలం నరేతరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం. కించనాది మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోలదాన వారణం అజే పురాణ వారణం. సమాహితాయుష్టూర్తిమ్యుపైతి సూచి